అహంపదార్థా నిరూపణము. సర్వాత్మనా దృశ్యమిదం ముషివ నైవాహమర్థః క్షణికత్వదర్శనాత్ జానామ్యహం సర్వమితి ప్రతితః కుతోహమాదేహ క్షణికస్య సిద్ధ్యేత్. 294. క్షణికత్వదర్శనాత్ క్షణికత్వము కనబడుట వలన ఇదం ఈ దృశ్యం దృశ్యము సర్వాత్మన సర్వవిధముల చేతను ముషైవ అసత్యమే. ఇది అహమర్థ 8. అహమతను దానికి అర్థము నకాజాలదు. క్షణికస్య క్షణికమైన అహమాదే అంతఃకరణాధికమునకు అహం శ్రీవివేక. 24. శ్రీవివేక చూడమని జానామి నేను సర్వమును తెలుసుకొనుచున్నాను ఇతి అని. సర్వం ప్రతీతేహ ప్రతీతి కుఠః ఎట్లు సిద్ధ్యేత్ సిద్ధించును. అహం పదార్థము సత్యమైనది నిత్యమైనది. ఈ దృశ్యమంతయు అసత్యమే. క్షణికత్వదర్శనాత్ ఈ క్షణమున నేను చూచుచున్నాను, ఈ క్షణమున వినుచున్నాను, ఇట్లే నేను వాసన చూచున్నాను, నేను రుచిచూచున్నాను, నేను వెళ్ళుచున్నాను ఇత్యాది విధముగా ఎక్కడెక్కడ అహం వృత్తితో సంబంధములున్నవో ఆ సంబంధములన్నీయు అహం అహం నేను నేను అనుదానితో అనుస్యత ములయ్యున్నవి. అనేక వస్తువులు అహం ప్రత్యేగోచరముగుట పొసగదు. ఆత్మేనున్నది ఒక్కటియే కదా. అహం వృత్తితో సంబంధ మేర్పడినప్పుడు మాత్రమే దృశ్యములు భాసించుచున్నవి. వృత్తి క్షణికముగాన దానితో సంబంధించినవి కూడా క్షణికములే. భాసింపనిది ఉన్నదని చెప్పుటకు కూడా ప్రమాణము లేదు కదా. కావున జడమగుట చేతను క్షణిక మగుట చేతను సర్వప్రకారముల చేతను కూడా ఈ దృశ్యము అసత్యమే. ఇది అహమర్థము కాజాలదు. నేను అన్నింటినీ తెలుసుకునుచున్నాను అనెడు ప్రతీతి క్షణికమైన అహమాదికమునకు అనగా అంతఃకరణాదికమునకు ఎట్లు సిద్ధించును. నేత్రము రసమును తెలుసుకొనజాలదు, శ్రోత్రము రూపమును తెలుసుకొనజాలదు, గస్ధాయ ఘ్రాణం గంధమును గ్రహించుటకు ఘ్రాణేంద్రియము ఇత్యాది శృత్యనుసారముగా చక్రురాదులు రూపాద్యాకార వృత్తులకు కరణములుగనున్నను అవి అహమర్థములు కాజాలవు. మనస్సైనను తన వృత్తిని గ్రహింపజాలదు. అటేనచో కర్తృకర్మ విరోధము వచ్చును. అనగా మనస్సు మనస్సును తెలుసుకొనుట అనునప్పుడు మనస్సే కర్తయే అదియే కర్మగా నైనట్లు అగును. ఒకే వస్తువు ఒక క్రియలో కరగను కర్మగను ఉండజాలదు. 870. అహంపదార్థ నిరూపణము. అవ కావున ఆత్మ భిన్నమైనది అను విషయమును విశదీసరించుచున్నాడు. అహంపదార్థస్థవహమాది సాక్షి నిత్యం సుషుప్తావపి భావదర్శనాత్ బ్రూతే హేజో నిత్య ఇతి శృతి స్వయం తత్ప్రత్యగాత్మ సదసద్విలక్షణ. 295. అహమాది సాక్షి అహంకారాదులకు సాక్షి అయిన అహంపదార్థస్థు అహం పదవాచ్యమైనదైతే సుషుప్తావపి సుషుప్తి ఎందుకూడా భావదర్శినాత్ ఉనికి యొక్క దర్శనము వలన నిత్యం నిత్యమైన వస్తువు. శృతేహ శృతి స్వయం స్వయముగా అజహ నిత్యహ ఇతి ఈ ఆత్మ జన్మరహితము నిత్యము అని బ్రూతే హి చెప్పుచున్నది కదా. తత్ ఆ కారణము వలన ప్రత్యేగాత్మ జీవాత్మ సదసద్విలక్షణ సత్తు కంటెను అసత్తుకం టెను విలక్షణమైనది. దృశ్యమగు అంతఃకరణాదికము అహం పదార్థము కాకపోయి నచో ఇక అహం పదార్థమైనది ఏది అని ప్రశ్నించుకొని సమాధానము చెప్పుచున్నాడుతూ శబ్దము దృశ్యములు అహం పదార్థముల కంటే భిన్నములని సూచించుచున్నది. అహమాది సాక్షి అహమాదులకు అనగా సమస్తమైన అజ్ఞానాది దృశ్య పదార్థములకు సాక్షి అయిన నిత్యం నిత్యమైన వస్తువు సుషుప్తావసి అహం వృత్తి అంతఃకరణము కూడా లీనమైపోయిన సుషుప్త్యవస్థ ఎందుగూడా ఈ ఆత్మయున్నట్లు సుఖమహమస్వాప్సం నేను సుఖముగా నిద్రించి తిని ఇత్యాది ప్రతీతిని అనుసరించి ఉండుట వలన ఇట్టి అనుభవము విషయమున సందేహము కలవానిని గూర్చి చెప్పుచున్నాడు. అజో నిత్యః శాశ్వతో జయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే ఇత్యాది శృతి ఆత్మ నిత్యమని స్వయముగా స్పష్టముగా చెప్పుచున్నది. అందువలన ప్రత్యేగాత్మ అనగా సచ్చిదానందరూపమ్మగు ఆత్మ సదసద్విలక్షణమైనది, అనగా వ్యక్తావ్యక్తముల కంటే భిన్నమైనది. 871 శ్రీ వివేక చూడామణి వికారిణం సర్వవికారవేత్త నిత్యో వికారో భవితుం సమర్హతి మనోరథ స్వప్న సుషుప్తిషు స్ఫుటం వునః పునర్దృష్టమసత్వమేతియోహ. 296 వికారిణం వికారముగల పదార్థముల యొక్క సర్వవికారవేత్త సమస్తములైన వికారములను తెలుసుకొనున్నది. నిత్యనిత్యమైనదిగను అవికారః వికారరహితముగను భావితుం అగుటకు సమర్హతి తగియున్నది. మనోరథ స్వప్న సుషుప్తిషు మనోరథ చింతా సమయమునందును స్వప్నమునందును సుషుప్తియందును పేతయోహ ఈ శరీర తదభిమానుల యొక్క అసత్వం అసత్వము లేకుండుట స్ఫుటం స్పష్టముగా పునః పునః మాటిమాటికిని దృష్టం చూడబడినది. వికారముగల దేహాదులకు సంబంధించిన జన్మదినాశాంతము లైన సర్వవికారములను తెలుసుకొనుచున్న ఆత్మ నిత్యమైనదియు వికారరహితమైనదియు కావలేను. అది కూడా అనిత్యమైనచో సర్వ వికారములను తెలుసుకొనజాలదు కదా. ఆత్మకు కూడా వికారములున్నవన్నచో కర్మకర్తృత్య విరోధము వలన చూ. 294 ఆ వికారములను గుర్తించుట శక్యము కాదు. ఆత్మ అనిత్యము కావలసి వచ్చును. తన వికారములనే తెలుసుకొనుటలో మునిగియున్నది ఇతర పదార్థముల వికారములను తెలుసుకొనజాలదు కదా. కావున ఆత్మ నిత్యమనియు వికారరహితమనియు చెప్పవలెను. ఇట్లు చెప్పుటచే ఆత్మకు బుద్ధిసుఖ దౌఖాదులు కూడా ఉన్నవి అని తార్కికులు చెప్పు ఆత్మక నిత్యత్వము కుదరదు అని సూచింపబడినది. ఆత్మత్వము కుదరదు అని చెప్పుచున్నాడు. ఒడలు మరచి ఏవేవో గాలి మేడలు కట్టుచున్నవానికి ఆ సమయమున శరీర స్మృతి లేకపోవుటచే వర్షవాతాతపాది బాధ తెలియదు. దేహమున్నను దానియందు అభిమానము లేకపోవుటచే అభిమాన విశిష్టుడగు అభిమాని లేడనియే చెప్పవలెను. అనగా దేహాభిమానము కలది ఆత్మయే కాన ఆ మనోదేహతదభిమానులకు. 372 అహంపదార్థ నిరూపణము. 878 రథసమయమునందు కూడా ఆత్మ ఉన్నది గాన అభిమాని ఉండనే ఉన్నది. లేదని చెప్పుట ఎట్లు అని శంక కలుగవచ్చును. ఆత్మయున్నను అభిమానముతో కూడిన ఆత్మ లేదు కాన అభిమాని లేడని చెప్పవచ్చును. ఉదాహరణమునకు ఒకచోట కలువ ఉండవచ్చును కాని దానియందు ఎరుపు లేదు. అందుచే ఇచ్చట ఎరుపుతో కూడిన ఏదని కలువ లేదు అని చెప్పుదుము. దీనినే విశేషణభావాత్ విశిష్టాభావ అని అందురు. ఇట్లే స్వప్నమునందు దేహాంతరమే సృజింపబడుచున్నదిగాన తద్దేహాభిమాని కూడా భిన్నుడి. ఈ అన్ని అవస్థలయందును సాక్షిగానుండు ఆత్మస్వరూపము మాత్రము ఒక్కటే. కావుననే స్వప్నేర్థతు న్యే సృజతి స్వసత్య భోక్రాది విశ్వం మన ఏవ సర్వం శ్లోప. 172 అని చెప్పబడినది. సుషుప్తియందు దేహము అహంకారము కూడా లేవను విషయము సిద్ధమే. కావున స్ఫుటం దృష్టం అని చెప్పబడినది. ఈ విధముగా సకల వస్తువులు భావమునకును అభావమునకును సాక్షియగు నిత్యస్వరూపము ఒక్కటే అని చెప్పినట్లైనది. అత్వోభిమానం త్యజ మాంసపిల్లే పిడ్డాభిమాని న్యపి బుద్ధి కల్పితే కాలత్రయబాధ్య మఖండబోధం జ్ఞాత్వా స్వమాత్మాన ముపైహి శాంతిం. 297 అత అనిత్యము వికార్యు అగుట వలన మాంసపిట్టే మాంసపిండమునందును బుద్ధి కల్పితే బుద్ధి కల్పితమగు పిండాభిమాని న్యపి దేహాభిమానము కల చిప్రతిబింబమునందును అభిమానం ఆత్మత్వాభిమానమును త్యజ విడువుము. అప్లైనా నే నెవరిని అని ప్రశ్నింతూ, వేమో కాలత్రయబాధ్యం కాలత్రయమునందును అబాధ్యమైనదియు అఖిల్ద బోధం నిత్యజ్ఞన స్వరూపమైనదియు అగు. స్వం ఆత్మానం నీ సంబంధమైన ఆత్మను జ్ఞాత్వ తెలుసుకొని శాంతిం అత్యంతిక దుహక నివృత్తిని దుహఖములు పూర్తిగా తొలగిపోవుటను ఉపైహి పొందుము ముక్తుడవు కమ్ము. 874 శ్రీ వివేకచూడామణి అవ స్వాధ్యాసపనయం కూరు అని చెప్పిన విషయమునే విశదీకరించుచున్నాడు. తేజాభిమానం కులగోత్రనామ రూపాశ్రమేష్వార్ధ సవాశ్రితేషు లింగస్య ధర్మానపి కర్తృతాదీన్స్ త్యక్త్వా భవాఖండ సుఖస్వరూప. 298 ఆద్ర సవాశ్రితేషు తడిసిన సపములకు అనగా స్థూల శరీరములకు సంబంధించిన కులగోత్రనామ రూపాశ్రమేషు కులము గోత్రము పేరు రూపము ఆశ్రమము వీటియందు అభిమానం మమకారమును తేజ విడిచిపెట్టుము లింగస్య సూక్ష్మదేహము యొక్క ధర్మాన్ ధర్మములైన కర్తృతాదీన్ అపి కర్తృత్వము మొదలైన వాటిని కూడా త్యక్త్వా విడిచి అఖిండనుఖస్వరూప అఖండ సుఖస్వరూపుడవై భవ అగుము. ఇది ఉపదేశము ఆశీర్వాదము కూడా. అవ దేనిని సమూలముగా ఉన్మూలనము చేయనిదే ఆత్మాను భూతి కలుగదో అట్టి సర్వానర్థములకును హేతువైనదియు ఆత్మాను భూతికి ముఖ్య ప్రతిబంధకమును అగు దానిని గూర్చి 13 శ్లోకములతో చెప్పుచున్నాడు.